మనసు పలికి మౌన గీతం మౌన గీతం మనసు పలికి మౌన గీతం మమతలొలికి స్వాతిముత్యం స్వాతిముత్యం మమతలొలికి స్వాతిముత్యం పలికి మౌన గీతం నీడే మమతలలికి స్వాతిముత్యం పలికి మౌన గీతం మమతలులికి స్వాతిముత్యం ప్రణయ మధు తనువు సుమధనువు.